215 హ్రీంకార పంజరసుకి సం ధా హ్రీంకార పంజరసుకి మందాధికారిణామపి ఉపాసనకారణ సాధారణ పార్వతిపతి సతయా హ్రీంకారస్య బాలకోది లాలన విషయత్వధర్మ పురస్కా హ్రేణ పంజరోపమ తథాచ తత్రత్య సుఖీవ సంలాపాదిన మనుష్యాది చిత్తరంజని ఏవం తత్తదరుష్టానుసారేణ ఫలదాత్రి సతి తయోపమి తేతి దష్టన్యం హీంకారః పంజరమివ తస్య 320 లలితా త్రిసతి భాష్యం సుఖీ తత్సాత్కారిణీత్యభిప్రాయః ఓం హ్రీంకార పంజర సుఖ్యై నమః అం నీ పరదేవత హ్రీంకారమును నట్టి పంజరములోని యాడు చిలుక వంటిదిగాన హీకార పంజర సుఖీ అని కీర్తి పబడును. మందాధికారులకు సైతము ఉపాసనా కాలమునందు సాధారణ కారణమైన పార్వతీదేవికి ప్రతీకగా హ్రీంకారము బాలకులను లాలించి యాడించుటకు దగిన ధర్మ ప్రాధాన్యము గలదగుట చేత పంజరముతో పోలిక చెప్పబడి నది. ఆ రీతిగా అపమితము కాగా పంజరములో ఉన్న సుఖి ఆడచిలుక నలే సంలాపాదులతో మనుష్యాది సర్వజీవుల చిత్తమును రంజింపజేయునది. పంజగస్థమైన సుఖము బాలకుల మనస్సును రంజింపజేసి యానందము కలిగించుచుండును. ఆ రీతిగానే అజ్ఞానులకు హ్రీంకార పంజర సుఖియైన పరమేశ్వరి ఉపాస్యమానయే స్వస్వరూపానుగతిని కలిగించి అనిర్వచ నీ మానంద హేతు నగునని భానము. హ్రీంకారము పంజరము వంటిది. ఆ పంజరము నందుకు సుఖీ స్వరూపిణి అయిన పరదేనతయ్యా పంజరమునకు హ్రీంకారమునకు సార్థక్యమును సంపాదించునదని భావము. విశేక్ ఓంకార హ్రీంకారములు రెండును పరబ్రహ్మ తత్వవాచకములే. అందువలన హ్రీంకార పంజరసుకియే శంకర 12-41 వరకు 321 శంకర గ్రంథరత్నావళి ఓంకార పంజరసుకి అని తెలియవలయను. కావుననే శంకరులు ఓంకార పంజరసుకీం ఉపనిషదు ధ్యాన కేళికల కంఠీం ఆర్యామంతర్విభావయే ఆగమ విపినమయురీం గౌరీం అనుచు పరమేశ్వరీ స్తవము చేయుట గమనార్హము.